కార్యాల ఫలమిచ్చి కాపాడు లక్ష్మి, కార్యాల ఫలమిచ్చి కాపాడు లక్ష్మి, వేవేల దండాలు శ్రీ విజయలక్ష్మి, కార్యాల ఫలమిచ్చి కాపాడు లక్ష్మి. విష్ణు విజయకరి ప్రతాపకారిణి, విఘ్న వినాశిని శ్రీధర దీప్తి, విఘ్న వినాశిని శ్రీధర దీప్తి, వేవేల దండాలు శ్రీ విజయలక్ష్మి, వేవేల దండాలు శ్రీ విజయలక్ష్మి, కార్యాల ఫలమిచ్చి కాపాడు లక్ష్మి, కార్యాల ఫలమిచ్చి కాపాడు లక్ష్మి. వేవేల దండాలు శ్రీ విజయలక్ష్మి, కార్యాల ఫలమిచ్చి కాపాడు లక్ష్మి, కార్యాల ఫలమిచ్చి కాపాడు లక్ష్మి. కార్యాల ఫలమిచ్చి కాపాడు లక్ష్మి.